అంకెలు పుస్తకం 11వ భాగం. భారతీయ పద్ధతిలో ఎంత పెద్ద సంఖ్యనైనా వ్యక్తం చేయవచ్చు. ఉదాహరణకి 87235 అంటే కుడి నుండి ఎడమకి లెక్కిస్తూ వస్తే 5 ఒకట్లు, 3 పదులు, 2 వందలు, 7 వేలు, 8 10,000 మొత్తం కలిపితే 87,235. ఇంత పెద్ద సంఖ్యను వ్యక్తం చేస్తున్న ఆ 9 భారతీయ చిహ్నాలనే వాడుతున్నాం. కొత్త కొత్త చిహ్నాలని కనిపెట్టవలసిన పని లేదు. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఉదాహరణకి మీరు 2003 అనే సంఖ్యను వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. అందులో 2000, 3 ఒకట్లు ఉన్నాయి. దీనిని 23 అని రాయటానికి లేదు. ఎందుకంటే 2 ఉన్నది వేల స్థానం కాదు, మరి పదుల స్థానంలో. వందల స్థానంలో ఏమీ లేదు అని సూచించడానికి ఆ 2 స్థానాలలోనూ ఖాళీలు మిగులుస్తూ 2, 3 అని రాస్తే ఏమవుతుంది? కానీ ఖాళీ ప్రదేశానికి అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఆ ఖాళీలో ఎన్ని స్థానాలు ఉండాలో, అది 1 స్థానం కావచ్చు, 2 స్థానాలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అందుకని ఖాళీలను మిగల్చడం మంచి పద్ధతి కాదు. అది ఖాళీ అని సూచిస్తూ ఒక ప్రత్యేక చిహ్నం ఉండాలి. ఆ చిహ్నాన్ని వాడినప్పుడు పదులే లేవు లేక వందలే లేవు అన్న అర్థం రావాలి. ఖాళీలను సూచించే చిహ్నం ఒకటి ఉండాలి అన్న భావన రావటం చాలా కష్టం. మనుషులు సంఖ్యా చిహ్నాలను వాడటం మొదలుపెట్టిన 1000 ఏళ్ల దాకా శూన్యానికి కూడా ఒక చిహ్నం ఉండాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. అలాంటి అద్భుతమైన ఆలోచన ఖచ్చితంగా ఎవరికి వచ్చిందో, ఎప్పుడు కలిగిందో తెలియదు. కానీ ఆ వ్యక్తి భారతీయుడే అనిపిస్తుంది. అది బహుశా 1300 ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చు. ఆ శూన్యాన్ని సూచించడానికి ప్రస్తుతం మనం 0 అనే వృత్తాకార చిహ్నాన్ని వాడుతున్నాం. దీని లోపల ఉండే ఖాళీ ప్రదేశం శూన్యాన్ని సూచిస్తుంది. అందుకే భారతీయులు దీనికి శూన్యం అని పేరు పెట్టారు. దీనినే మనం తెలుగులో 0 అంటాం. ఈ శూన్యం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. 23 కావాలంటే 2 పదులు, 3 ఒకట్లు కావాలి. కాబట్టి 23 అని రాస్తాం. 203 కావాలంటే అందులో 200, 0 పదులు, 3 ఒకట్లు కావాలి. కాబట్టి 203ని 203 ఇలా రాయవచ్చు. ఇలాగే 2030 అని రాయాలంటే 2030 అని రాయవచ్చు. 2300ని 2300 అని, 2003ని 2003 అని తేలికగా వ్యక్తం చేయవచ్చు. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే 9 భారతీయ చిహ్నాలకి 0 అనే చిహ్నాన్ని జోడిస్తే ఎంత పెద్ద సంఖ్యనైనా తేలికగా సహజంగా వ్యక్తం చేయవచ్చు.